మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మనసు కురిసే కురిసే వేళలో మల్ల విరిసేదెందుకో మల్ల విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడు విరిసే మంచులు మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో